ఉడుగి కన్ను లోడెడ్ గన్ను కన్ను లోడెడ్ గన్ను అట్టిక బుల్లెట్టు వన్ బై వన్ ఎదయ ఆటోలు ఆగితే ఓలు ఆదరూ అద్దంటే తాళ కేడు ఉడుగర ఆటిగు హెల్మెట్ హాకొడు ఆక్షన్ నీడు దేవరే చాందని చాందనీ రాత మే చురు కన్నీరు సలమడోణ చాందనీ చౌక్ మే ఆడా దిల్లన్నే సేలు మడోణ ఉడుగి కన్ను లోడెడ్ కన్ను ఆటిక బుల్లెట్ వన్ బై వన్ చాందనీ రాత్రి మే చురు కన్నీరు సలా.